మహీనాం పయోసిహితం దేవత్రా జ్యోతిర్భాది వనస్పతీనామోషధీనాగుంస వాయున్ ద్వాయునాపయామహ ఊర్ధ్వమహస్సువర్గం అస్కాంద్యో పృథివే అస్కారకభోయుభాగా స్కన్నేమా విశ్వాభువనా స్కన్నో యజ్ఞ ప్రజనయతో అస్కానజని ప్రాజనే ఆ స్కన్నాజాయుషా స్కన్నాజని హేమహే యా పురస్తాద్యుద్యుదాపజత్ తాంతయతేనావయతే స్వాహా యా దక్షిణత యా పశ్చాద్ యోత్తరత యోపయత్తాద్యుద్యుదాపజత్ తాంతయతేనావయతే స్వాహా ప్రాణాయ స్వాహా ధ్యానాయ స్వాహా ప్రాణాయ స్వాహా చక్రుషే స్వాహా శ్రోద్రాయ స్వాహా మనసే స్వాహా వాచేతస్వత్యై స్వాహా ఓష్ణే స్వాహా మోష్ణేతసే స్వాహా ఓష్ణే ప్రవచ్చాయ స్వాహా ఓష్ణే నరంధిరాయ స్వాహా ఓష్ణే ఘృణయ స్వాహా ఓష్ణే నరుణాయ స్వాహా ఓష్ణే సాకేతాయ స్వాహా ఉదశ్రిపుష్మా ఘానున్నాభర్తి భారం పృథివీన భూమ ఋతుకైదేవీ మనీషా అస్మత్సవనభాజీ అర్చందయేమహిషామన్వద తేన సూర్యమధారయన్ తేన సూర్యమరోజయన్ ధర్మస్ రత్రయమగ్ని పురేషమృతమ్రియం ప్రజయామృతిభోయస్వాదాలేదో ప్రయాదేవృయాధ్రువాసీత యాస్తే అగ్నహార్నాయోనయోగాయినే అగ్నైంద్రవయాభయస్తే అగ్నేర్నవోర్జోనామ ఆభిస్తంభేస్తంవిధాన ప్రజాభిరగ్నేద్రవిణేహీన ప్రజాపతిస్వాసాదేతో ప్రజాదేవతయాంగిరస్వద్ధ్రువాసీన అగ్నిరజవైశ్వానరోజి సంవత్సరోజిపరివత్సరోజి యావత్సరోజేవత్సరోజి ఇద్వత్సరోజివత్సరోజిశిర వేష్మాదక్షిణ పక్ష ప్రజాపుచ్చం శరదుత్తర పక్ష హేమంతమధ్యం పూర్వపక్షాశ్రయ అపరపక్షాపురేషం అహోరాత్రేత్రగాత్రమాతాశ్చల్పందాగల్పందా సంవత్సరస్కల్పదా అహోరాత్రాణి జయకల్పందా ఏ దిక్వే నివేదితమిశ్వే ప్రజాపజస్తాదాలయతో ప్రజాదేవతయాంగిరస్వధ్రువశీల భూర్భువ శుభ ఊర్ధ్వూర్ణభూతయే ఊర్ధ్వన పాఠ్యముహద విధుందద్రాణం తమనే బహూనా ఇమానముందం పలితోజగాల దేవస్య పశ్యకావ్యం మహిత్వాద్యామార పశ్య సమాన పురాజత్రభ్యాద సంధారాఘవాపురవసు నిష్కర్తృతం పునః పునరోర్జాయ్యా మానోధర్మ్యసోన మాన పరమధర్మాయోనే మోష్స్మాకస్తమస్థా మారుద్రియాదోర్ధాన మానకృతస్మాన్ విషాదులేమాపరాధా మానోరుద్రోర్మానోస్త మహాద్యావాషాదాన్ ఉపనామిత్రణాలం అన్వాదేధ్యాసామిహన సఖాయ ఆదిత్యానా పృథివే ఉగ్రాసావాణాక్తో ఇమే వర్ణసత్వామి తమ్నాగ్నే సత్వన్నాగ్నే తమగ్నేయాది ఉద్వయం తమస్పరే ఉదృత్యం చిత్రం వయస్సువర్ణాభువస్సు మయత్రేంద్రియం మహద్ మయి కక్షమయ కృదు మయిధాయుధువేయం విశ్వధర్మా విభాగమే ఆగోగ్రామణసాద విరాజాజ్యోతిషాద యజ్ఞేన పేషాద బ్రహ్మణేషాద కర్తేన యజసాద సత్యేన తపసాద తస్దోహమజీమహే తస్దుమ్నమజీమహే తస్క్షమజీమహే తస్వేంద్రేణ వేదస్ మధుపద బహోదశోహోదక్షయామి అగ్నే ఘోరాత్సనుభాయ అశ్వక్షానాశ్చామరిశ్చాస్తే అగ్నే ఘోరాత్సనుభాధిరంగ్చాస్మాన్వేద్ వయమ్ స్నేహిష్ట ఉష్ణాశేకాజ ఉగ్రాజభీమాజ ఏదాస్తేఘోరాస్తమంగ్యోత్మాయం ధ్వనిశ్రద్ధ్వాంధ్వనయజ్ఞ విలింబస్ విక్షిప ఉగ్రశ్రద్ధ్వాంధ్వనయజ్ఞమాయుష్ట్రేత్రిక్షిప అర్ధమాసాస్తోదీరయంతో మాసాశ్రమయంతో రథవస్థాపయంతో సంవత్సరస్వాహంతసౌ ఖట్ఖడ్డై ఛిందే ఛిందే హంధీకట ఇది వాజక్రూరాణి విడాయింద్రవిరన్ స్వాధేష్ స్వబంధమింద్రమంద్రమిచ్ఛా వజ్రేణాంబోధేతుర్విదత్రం స్వపదోహోజనేభ్య అగ్నే అగ్నినాదంబరస్వ మృత్యుమృత్యునాదంబరస్వ నమస్తే అస్వరవ అగృతే అగ్నే నమ దృష్టే నమ తృష్టే నమ చతుస్తే నమ పంచకృత్వస్తే నమ దశకృత్వస్తే నమ శరదకృత్వస్తే నమ ఆదకృత్వస్తే నమ అవరిమితకృత్వస్తే నమ నమస్తే అస్తు మామాహిపుంసే అసున్ముఖోధిరేణావ్యక్త యమస్కృతస్వాధ్యాసే క్రద్ధస్సు వర్ణ గుణమండిలేమస్కృతాభూత్వాగ్నేయ్యభిరాయసే దిగంతం మేభిరాయ తమ్మృత్యా మృత్యవేణయ సాత్యాత్యమార్చదు యతేషుతామీ భయన కౌరవిభాజమేతాన్ తాయింద్రాగ్నే బ్రహ్మణా సంవిధానౌ శివామస్మభ్యం గృణనం గృహేషు దీర్ఘముఖిగృహణ మాస్మలక్షిణదోవదక్షిణదోవదిరంతం మేము బాధాది ఇచ్చాదులోకాముఖాన్ూతాగల కమిదోనాశయాగ్నేద్భూతాన్యన్వావిశ్య దైవే మాజం వదసి విషదాన పరావజ తాన్మృత్యమృత్యవేణయ ర్చంతో అగ్నిరాజ్ఞంబదాక్ష్యోపదే సవ్యమక్షి నివేమి మేహకస్మద్ అత్రిత్మాక్రమే హన్మే కన్వేణమలగ్నినా విశ్వామద్రహ్మణాహద క్రమేణాగుంగాజ అప్పేడాగస్థమదహద అథో మాతాథో విడా అథో స్థూరా అథో క్షుద్రా అసో కృష్ణాసో శ్వేత అసో ఆసాదిగా హా శ్వేతే హదా ఆహరామద్య సత్యమయ్యమస్తంభయో ఆదసామి బ్రహ్మణాద్వాజమామి బ్రహ్మణత్వాసపథేన జమామి భోగేణత్వా భృగూణాన్ చక్షుషా ప్రేక్షే రౌద్రేణ త్వాంగిరథా మనసాధ్యాయామి అధస్యత్వాధారయా విద్యామి అధురమత్పద్యస్వాసౌ ఉత్తుదశమిదావరి తల్పే చేతల్ప ఉద్దుల గిరీగుమరణ ప్రవేశయ మరీచేరుపసన్నుల యావజిత పురస్తాదుదయాధిశూర్య తావజితో ముందాశయ యోస్వాన్వేత్తి ఎంచ వయం విష్ప భోర్భవస్సు భోర్భవస్సు భోర్భవస్సు భువాధ్యాయుభువాధ్యాయుభువాధ్యాయి నిర్ణాయ నిర్ణయ నిర్ణాయ నిర్ణయ నిర్ణాయ నిర్ణయం విధాయ్య భాగ నిధాయ్య భాగ నిధాయ్య భాగి హే అస్మే అస్మే సువర్ణ జ్యోతే పృథివీ సమిధే తామగ్ని సమింధే సాగ్నిగం సమింధే తామహగం సమింధే తామాధుమింధ ఆయుషా తేజస శ్రియా బ్రహ్మవర్తన అన్నాద్యేన సమిందాగస్వా అంతరిక్షకం సమిధే తాం వాయు సమింధే సా వాయుగం సమింధే సా భాగం సమింధే సా మా సమింధ ఆయుషా తేజస వర్తసా శ్రియా యశసా బ్రహ్మవర్తన అన్నాద్యేన సమిందాగస్వా యౌ సమిధే తామాదిత్య సమింధే సాదిత్యగం సమింధే తామహగం సమింధే సామా సమిద్ధ ఆయుధ తేజస వర్తసా శ్రియా ఇతదా బ్రహ్మవర్చసేన అన్నార్దేన సమిందాగ స్వాహా రాజావత్యా మే నమిదవర్త్రక్షేణే రాజవ్యహా మే స్వాహా అగ్నే ప్రతపదే ప్రపంచరిష్యామి తచ్చకేయం తన్మే రాధ్యరా వాయో వ్రతపదాదిత్యం వ్రతపదే ప్రాణాహం వ్రతపదే ప్రపంచరిష్యామి తచ్చకేయం తన్మే రాధ్యరా యో సమిదే రామాదిత్య సమింధే సాదిత్యగం సమింధే రామహగం సమింధే రామాతమిద్ధ ఆయుధా తేజస వర్చసా స్త్రియా బ్రహ్మవర్చసేన అన్నార్దేన సమింతాగు స్వాహా అంతరిక్షగం సమితే తాం వాయు సమింధే సా వాయుగం సమింధే రామహగం సమింధే రామాతమిద్ధ ఆయుషా తేజస వర్చసా స్త్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నార్దేన సమింతాగు స్వాహా పృథివే సమిధే తామగ్ని సమింధే సాగ్ఞం సమింధే తామహగం సమింధే సామాసమిద్ధ ఆయుషా తేజస వర్చసాశ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నార్దేన సమింతాగు స్వాహా రాజాపత్యా మే సమిదతమక్షణి భాదుర్యహామే విస్వాహా ఆదిత్యవ్రతపదే ప్రథమచారిషం ప్రథకం తన్మే రాధే వాయో వ్రతపదే వ్రతపదే వ్రతానాహం వ్రతపదే ప్రథమచారిషం ప్రథకం తన్మే రాధే షన్నో మాదఃపవతాన్మాదరిశ్వాసన్నస్తమసూర్య ఆలిసంభవంతరస్యమూలాత్రిప్రధీయతముషానో వ్యక్తుల సమాదిత్యముదే పునః శివానస్తమాపవసుమృేకాసరస్పతి మా దేవ్యామ సందృశే ఇలాయేవాస్తివాస్తమద్వాంతో భూయాస్తమావాస్తక్యవాస్త భూయాద్యోస్మాన్ వయమ్ ప్రతిష్టా ప్రతిష్టావంత భూయాస్మా ప్రతిష్టాయా ప్రతిష్ట భూయాద్యోస్మాన్ వేంచ వయమ్ దుష్మ ఆవాదవాహిషేషం వివాదవాహయద్రవ దేవానాదోవాదోవాదాపరావద్యం మే అన్యావాదుపరాన్యవాదిగ్రవహతవాదృహస్ నిధిహిత అదోనాదేహిదేవేదోనాదేహిభేషజం అదోనామహావహవాద ఆవాదుభేషజం సంభోర్మయోర్మో హృదయ ప్రణాయోషిరాజ గృహాదిదం తా ప్రపద్యేతాశ్వ కమయన్మే అస్థితేన భువ ప్రపద్యే భువ ప్రపద్యే శుభ ప్రపద్యే భూర్భువ శుభ ప్రపద్యే వాయుం ప్రపద్యేనాన్ దేవతాన్ ప్రపద్యే స్వామాఘనం ప్రపద్యే ప్రజాపదే బ్రహ్మవాసం బ్రహ్మ ప్రపద్యవం ప్రపద్యే అంతరిక్షం పురుషందరం బృహదగ్నయ పర్వతాశ్రయవాదస్వస్తిమాన్ ప్రాణపాదమృత్యాణపాదమ్రాణపాదమాహాశిష్టం మయి మేధాం మయి ప్రజా మయి అగ్నిస్తేజోదసాదు మయి మేధాం మయి ప్రజా మయీంద్రైంద్రియం దసాదు మయి మేధాం మయి ప్రజా మయి దోర్యోభ్రాజోదసాదు యుగరక్షమస్మానమిత్రవరుణామహంతామతిస్కంధపురుషేషద్యోహిత్రాహోషస్తా అయ్యాదిష్టయాదాభవంతు ఈశానావార్యాక్షయేషణీనాభోయాచామిభేషజం సుమిత్రానాభోయత్రై భోజా సూర్యాస్మాయం వయమ్ దుష్ ఆవోహిష్టామయోస్థానభూర్జేసాధన మహేరణాయ చక్షసే యోగశివతమాదస్త భార్య దేహన సుజేది మమాతన తస్మారంగమాభోయస్యక్షయాన్వస ఆవోజనే సాధన పృథివీ శాంతా సాగిన శాంతా సా మే శాంతాజం సమేత అందరిక్షం శాంతం తద్వారినా శాంతం తన్మే శాంతకం శుతకం సమేతో ద్యో శాంతాసాదిత్యేన శాంతాసామే శాంతాశుతకం సమేతో పృథివీ శాంతరంతరిక్షం శాంతద్యో శాంతర్దిశ శాంతరవాంతరదిశ శాంతరజ్ఞశాంతిర్వాయుశాంతిరాదిత్యశాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాశాంతిరాశాంతిరవనస్పతయశాంతిర్గౌ శాంతిరజాశాంతిరపురుషశాంతిర్బ్రహ్మశాంతిర్బ్రాహ్మణశాంతిశాంతిరేవశాంతిశాంతిర్మేత్రాంతి పయాహగం శాంత్యాధర్వశాంత్యాముఖ్యం జపదే దుష్పదే శాంతిం కరోమి శాంతిర్మేస్తు ఉదాయుగుమృతేనాగుమృతేనాశ్చక్షుర్దేవరస్తాముచ్చరదే పశ్యేవరశ్రదం జీవేమ శరదశ్రదం నందాశ్రదం మోదాశ్రదం భవామశరదశ్రదం ప్రబ్రవామ శరదశ్రదమీయాశ్రదం యోగాన్మహతోన్నవాభ్యాయమానస్తయస్ మధ్యాశ్రమాభోదోహితాక్షౌర్యాభిపన్నమో బ్రహ్మణస్వాదన్యే బ్రహ్మణే స్వబ్రహ్మణావపనమేయం పృథివీం బ్రహ్మణామేణ మహదేవందాధారృథివీం మేధామణీరామిషదాగం సమేజే భోగస్కృభవ్యక్తమాయనయాని ఆభిర్గేభ్యైరతో నవో నమాద్యాయోబద్ధమాన స్వాగ్రామయ్యాభాజాసే శ్యామ బ్రహ్మ ప్రాపాదిపదం నోమాధీర్ ఓం శాంతిశాంతిశాంతి నమో నమదంతో ఓం శాంతి శాంతి శాంతి సన్నో మహాధీర్ ఓం శాంతి శాంతి శాంతి దేవస్థామాన్న ప్రథమయ్యేషాన్న కురుక్షేత్రం వేదిరాసీన్ ఊర్ధముత్తరార్థ పరేణజనార్థ మనవ ఉత్తర ముఖం వే కవయ్యదార్చద కన్యకామయ్యన్వాయన్వాగత్యాధ్వజాయత దక్షిణావిషవ తస్మాజన్మం పుణ్యజన్మ యజ్ఞజన్మాంసంతం బహవనాభిజుష్ణవన్ తస్మాకమిషుధన్వినం బహవానిషన్వానాభిజుష్ణవంతి సోప్రయత ఏకం మాదంతం బహవోనాభ్యధరిష్మిస్తేజోపాక్రామద తద్దేవాణ్యమృజో తే శ్యామాకాభవన్ స్వయాగావైనామైతే తత్స్వయాగానాగస్మయాగత్వం తస్మాదేక్షణాభిస్మే భవ్యం ఏజసాభిత్యే ప్రథమ ప్రతిష్టభ్యాగచ్చత ఆహుపదేకాబ్రువన్వరం వృణామహే అథమయమగం రంధయామ యత్రక్వజనామ ప్రథమాభిరణామేది తస్మాదుపదేకా యత్రక్వజనందే ప్రథమాభిరందే పారేవ్యాసా తస్యజ్యామప్యాదన్ తస్కృషణ విప్రమానముదవర్తే తద్యావామృతే అనుప్రావర్తద యద్రావర్తద తత్ప్రవర్గస్ ప్రవర్గ్యత్వం యద్ధ్యాపదద తద్ధర్మస్య ధర్మత్వం మహతో వీర్యమవప్రతి తన్మహావీరస్య మహావీరత్వం సమభరన్ తత్సమ్రాజ్య సమ్రాట్వం అగ్రశ్రుతం దేవత్యగృహత అగ్రప్రాదస్సవనం ఇంద్రమాభ్యంతిమంసవనం విశ్వేజావాసవనం తేనాపుషేష్టా యజ్ఞేన యజమానా నాదిరోపారుంధద నసువర్గం లోకమభ్యయన్ ఏ దేవాశ్వినామ్రువన్ విషయోగైస్థిరప్రతిసత్తమితే తావ్రూతాం వరం వృణావహే గ్రహయేవ నావత్రావిత్యనామయే తాభ్యామేతమాశ్వినమగృహన్ తావేతర్గ్యసత్తర్గ్యేనయమాన అవాయుజోరుంధర అభిజువర్గంలోకమయన్ యత్రవర్గ్యం ప్రవణక్తే యజ్ఞస్వ దక్షిణ ప్రతిప్రసాదే తేన సుజేర్ణ యజమాన అవాయుజోరుంధే అభిజువర్గంలోకండే తస్మాదేన ప్రవయాయుల యత్రవర్గ్య సాయత్రంజుహోజి ప్రసోకే చతుర్గ్రహేణ జుహోజే చతుర్పాద ప్రసవ పశూనేవృంధే విశ్వేవ ప్రతిష్టరే ఛందాగం దేవేభ్యోపాక్రామన్ నమో భాగాని హవ్యం వక్ష్యామి తేభ్యేదృగేణమధారయన్వాక్యాయ్యాయే దేవదాయే మహత్కారాయ చతుర్గేణం జహోదే ఛందాగస్వత్రేనాదే ధాన్యస్ ప్రేతేభ్యో హవ్యం వహంతే బ్రహ్మవాదినా వదంతే హోదవ్యందే క్షిరస్య గృహోతవ్యాలే క్షిత యజ్జుభూయాద్ అవిష్మయమానమగ్నో ప్రదధ్యాద్ యజ్ఞమరుడంతరియాద్ యజురేవేష్మయమానమగ్నో ప్రదధాదే అయజ్ఞపరుడంతరే గాయత్రీ ఛందాగస్యమన్యత తస్యేక్షిణేధారాపదేమర్థప్రావిశద్ పశూనర్థ యత్పృషవేం ప్రావిశద్ సఖదిరోభవద్ యశూన్ సోరాభ్యర్భవతి ఛందసామేవరసేన యజ్ఞశిరసంభరదిరోదుంబరే ఓర్వాదుంబర ఓర్దేవ యజ్ఞశిరసంభరది యజ్ఞై నవీ తేజో వై వేణు తేజదైవయజ్ఞశిరసంభరది యద్వైకంగతే భావరుంధే దేవచ్చాజుప్రథమైత్యభ్యమాజత్తే ప్రథోక్యే అశ్వినా బాహుభ్యామిత్యాహ అశ్వినోహి దేవానామధ్వర్యో ఆస్తాన్ ఓష్టాహస్తాభ్యామిత్యాహ యత్తే భజ్రైవేదా యదభ్రే అభ్రిర్భిరాజేత్యాహశాంతే అధ్వరగద్దేవేభ్యగిత్యాహ యజ్ఞో వా అధ్వర యజ్ఞగద్దేవేభ్యగితి వావేదాహ ఉత్తిష్ట బ్రహ్మణస్పదైత్యాహ బ్రహ్మణైవ యజ్ఞశిరాక్షైతే ప్రైతబ్రహ్మణస్పదైత్యాహ ప్రేదేవ యజ్ఞశిరాక్షైతే ప్రదేవే సోనృదేత్యాహ యజ్ఞో వై సోనృదా అచ్చావేరంజనాథమిత్యాహాయజ్ఞేవాయజ్ఞన్నయంతునయ్యాహేవాయజ్ఞనయకృతే అనుమేవంసాసావిత్యాహ ఆభ్యామేవానుమతోయజ్ఞశిరసంభరే విద్యాసమద్యమఘశిశిరయ్యాహ యజ్ఞా వై మఘ విద్యాసమద్యయజ్ఞశిశిరేవాయేతాహ మఘాయత్నామఘశ్చేత్రయిత్యాహ నిర్దిశ్వైవేనధ్యే ప్రయమే లోకాభ్యయమ లోకేభ్యో యజ్ఞశిరసంభరే తోష్ణేంద్రవృక్షంహరే అపరిమితదేవయజ్ఞశిరసంభరే వృక్షణాగ్రే హరే తస్మాన్ వృక్షణ కరుణ్యతమ వ్యత్యగ్రహాదేత్యాహ అస్యామేవాశంభర్గాయజ్ఞశిరసంభరే ఊర్జం వా ఏదమృతృవ్యాపదే కావుద్ధిహందే యద్వల్మేకమపాసం భారవతి ఊర్జమేవరసం పృథివ్యావరుంధే అథో శ్రోత్రమేవ శ్రోత్రగ్నిశ్చే పృథివ్యాద్వల్మేక అవజిరాభవేం వేద ఇంద్రవృత్రాయవ్రమయత్ర పరాక్రమద అన్యాధ్రియత సోధ్రియత ూజింగేకాభవే యజ్ఞాయోదశరే అగ్ని ప్రజాపతేహ పశూన్ ప్రావిశద తమేవృంధే పంచైలేసంభారా భవంతే పాంతో యజ్ఞ యావానేవ యజ్ఞ తస్య శిరస్సంభరే యద్గ్రామ్యానాం పశూనాం కర్మణా సంభరేత్ గ్రామ్యాం పశూన్ శుచార్పయేత్ కృష్ణార్జునేన సంభరతే ఆరణ్యానేవ పశూన్ శుచార్పయతే తస్మాత్ సమావత్ పశూనాం ప్రజాయమానానాం ఆరణ్యాం పశవః కనీయాగుంసః శుచార్దాః భవమతః సంభరతే అతోక్యస్య మేధ్యం పరిగ్యాయందే రక్షదాపహత్యే బహవో హరంతే అవజిమేవాత్మిందే ఉద్ధరే శుగతాపాప్తే పరిష్కృతే నిరసధ్యాంతే మదంతే భిల్వసిరే చేదనేవాత్మిందే మధుత్వా మధురాకరోత్మిత్యాహ బ్రహ్మణైవాత్మిన్ తేజో దధాతే యద్గ్రామ్యానాం పాత్రాణాం కపాలే గ్రామ్యాని పాత్రాని శుచార్పయేత్ అర్మకపాలే సగం సృజతే ఏతాని వా అనుపజీవనీయాని తాన్ నేవ శుచార్పయతే శర్కరాభిస్తగం సృజతే అసోహంతాయ అజలామే సగం సృజతే ఏదావాజ్ఞే ప్రియాతనోః ఏదజా ప్రియేవేనంతను పాతకం సృజతే అథోపేజసా కృష్ణాజినస్య లోమభిస్తగం సృజతే యజ్ఞావే కృష్ణాజినం యజ్ఞేనైవ యజ్ఞకం సగం సృజతే పరిశ్రమే కరోతే బ్రహ్మవర్చనస్య పరిగృహేత్యే న కుర్వన్నభిప్రాణ్యాత్ యత్కుర్వన్నభిప్రాణ్యాత్ ప్రాణాన్ శుచార్పయేత్ అపహాయ ప్రాణయే ప్రాణానాం గోపేషాయ న ప్రవర్గ్యం చావిత్యం చాంతరేయాత్ నిరంతరేయాత్ దుష్కర్మా స్యాత్ తస్మాన్నాంతరాయ్యం ఆత్మనా గోపేషాయ వేణనాకరోజే తేజోవేణ తేజ ప్రవజ్ఞ తేజదేవేజ సమర్థయతే మఖశిశిరోహేత్యాహ్యోవే మఖ తస్చిర యద్ప్రవజ్ఞ తస్మాదేవమాహ యజ్ఞస్య పదేశ్చైత్యాహ యజ్ఞస్యేజ పదే అథాపే గాయత్రేణ ఛందసాకరోమేత్యాహ ఛందోభిరేవేణం కరోజే తృప్ధ్యం కరోజే ప్రయమే లోకానామాద్యే ఛందోభిక్కరోజి వీర్యం వై ఛందాగుంధే వీర్యనైవైనం కరోజి యజురావిరం కరోజి వ్యావృత్యే యజేం కరోజి ప్రజాపులినా యజ్ఞముఖేన సంవితం యంతం కరోజి యజ్ఞపురుషా సంవితం యంతం కరోజి ఏతావద్వే పురుష వీర్యం వీర్య సంవితం అపరిమితం కరోజి అపరిమితస్యావరుధ్యై పరిగ్రీవం కరోతి ధృత్యే సూర్యస్య హరదాశ్రాయేత్యాహ యథాయుజులేమైతదే అశ్వశకేన ధూమయతే రాజావత్యో వా అశ్వస్తయో నిత్వాయ కృష్ణ అశ్వస్య నిష్పదసేత్యాహ అసౌ వా ఆదిత్యో వృషాశ్వః తస్య ఛందాగం నిష్పదే ఛందాభిరేవైనం ధూమయతే అర్జిషేత్యాహ ఏదేవాస్మిన్ దధాతే వారుణోభేద్ధ మైత్రియో వైదాంగే సిద్ధ్యైత్వేత్యాహ యథాయుజురేవేదులే దేవస్యాసువిలాద్దమత్యాహ సమిదర్పచోదయేవైనం బ్రహ్మణా దేవతాభిరుద్ధమదే అవద్విమాన పృథివ్యా వాసాయా ప్రణేత్యాహ అస్మాదగ్నిస్సర్వాలిసా నిర్భాదే ఉత్తిష్ట బృహన్భోర్ధ్వస్తిష్ఠ్రువత్మిత్యాహ ప్రతిష్ఠిత్యే ఈశ్వరో వా ఏషోభవితో యప్రవర్గమన్వేక్షణే సూర్యస్య రాజక్షుషాన్వేక్షైత్యాహ చక్షుషా వా వేషాయ ప్రజవేత్తాభూత్యేత్యాహ ఇయం వా రజః అంతరిక్షకం సాధు అసో సుక్షితిః విశోభూతిః ఇమానేవాస్మై లోకాన్ కల్పయతే అథో ప్రతిష్ఠ్యతే ఇదమహమ్మాష్యాయణం విశాభ్రహ్మాహానేత్యాహ విషేవేణం వృషద్బ్రహ్మాజయోహరే విషేజరాజన్యస్య బ్రూయాద్ విషేవైనం వర్యోహరే పశుభిర్వైష్య పశుభిరేవైనం వర్యోహరే అసూర్యం పాత్రమణాచ్ఛిన్నం ఆచ్ఛిణత్తే దేవత్రాగ అజక్షీరేణాచ్ఛిణత్తే పరమం వా ఏదత్వయః ఏదక్షీరం పరమేణైవైనం వయసాక్షిణత్తే యజుషావ్యావృత్తే ఛందోభిరాక్షిణత్తే ఛందోభిర్వాయేణ క్రియతే ఛందోభిరేవృందాగస్యాక్షిణత్తే సృంధివాజమిత్యాహ వాజమేవావరుంధే సృంధ్యోర్జమిత్యాహ ఊర్జమేవావరుంధే సృంధిహవిరిత్యాహ హవిరేవాగ దేవపురస్కరవిద్యాసంతేత్యాహ యశాయుజరేవైదున బ్రహ్మన్ పదరిష్యామోహోర్ఘర్ణమభిక్షిహేత్యాహేతవాతరి బృహస్పతి యద్బ్రహ్మా తస్మాదేవ ప్రతిప్రాచ్య ప్రజలని ఆత్మనాద్యై ఇమాయత్మఖాయత్యాహేతావాతమర్థయేక్షేవాస్మిసాదే అభిపూర్వం ప్రోక్షే అభిపూర్వమేవాస్మిన్ తేజోదసాదే ప్రక్షే ప్రియావృద్ధయజ్ఞ అసో మేధ్యయ హోదాన్వాహ ప్రక్షదామహత్యై అనబాణం ప్రాణానాగృందత్యై పృష్ఠుభస్తేర్గాయత్రేవాన్వాహ గాయత్రో హి ప్రాణ ప్రాణమేవమానే దాదే సంతతమన్వాహ ప్రాణానామన్నాయి అసో రక్షదామహత్యై యత్పరిమితాను బ్రూయాద్ పరిమితమవరుంధేన అపరిమితాన్వాహ అపరిమితస్యావరుధ్యై శిలోవాయజ్ఞస్య యత్ప్రవర్యః ఊర్ముంజాః యన్మౌంజా వేదోభవే ఊర్జైవ యజ్ఞశిరః సమర్థయతి ప్రాణాహుతేర్జుహోదే ప్రాణానేవేజమానే దధాతి సప్తజుహోదే సప్తమేషేషణ్యా ప్రాణాః ప్రాణాదేవాస్మిన్ దధాతే దేవస్థాధిపితామధ్వానక్విత్యాహ తేజదేవేన మనక్యే పృథివేంతమశస్త్రాయస్మిన్నిహిరణ్యముపాశ్రయే అస్యాదిదాహాయ శిలోవా ఏదత్యజ్ఞస్య యజత్రవర్జ్యః అగ్రః సర్వా దేవతాః ప్రలవానాదేభ్యోపాశ్రయే దేవతాస్తేవ యజ్ఞస్య ప్రతిదధాతే అప్రతిశీర్ణాగ్రం భవతే ఏ సత్వృక్షేణ అర్చుషోజేత్యాహేవాస్మిన్వయమవచ్చేరస్వమహాగుమేత్యాహ మహాక్షేద బ్రహ్మపాదినా వదంతి ఏదేవాదరిద్విజ ఏదృషపూర్ణమాసుయో అథ కథాహోగాయమానా యాదుషో నాశాస్తే పురస్తాదే ఖలు వాన్యోయజ్ఞ ఉపరిష్టాదేరణ్య అనాధిష్యా పురస్తాదిలేదాలేజోష్యా శ్రీవిషదేవ యజ్ఞమాన ఆదిశోవరుంధే ఆయ పురస్తాదాక్షిణద దానం పశ్చాద్ శ్రోత్రముత్తరద విదలిపరిష్టాద్ ప్రాణానేవాత్మే సమీజోదాలి ఈశ్వరో వా ఏడుశోనోన్మయోస్థాపయంతే మనోరస్పాదిభూతిపుత్రే దేవామభిపృథే ఇయం వై మనోరస్మా భూరిపుత్ర అస్యామేవ ప్రతిక్షన్వాదాయ సోపసదా మే భూయా వామాయుగం జయత్యాహయుంజాయేసపరిచిత్యాహ అపజిమేవాస్మిన్ దాదే శిరోవాయజ్ఞస్య యద్ప్రవర్య అసోకలు వాదిత్య ప్రవర్య తస్య మరుదోరశ్మయ స్వాహామరుద్భ్య పరిశ్రయస్వేత్యాహ అమేవాదిత్యగం పరియోహరే తస్మాదావాత్యోష్పృణ్లోకేరక్ష్మిపర్యూఢస్మాద్రాజా విజాపర్యూఢస్మాద్రామణేస్తాదే పర్యూఢ అగ్నేదృష్టస్థయంగదంభాక్షర యద్వేజంగదా పరిషయ భవందే భా ఏవరుంధే ద్వాదశ భవందే ద్వాదశవాదా సంవత్సర సంవత్సరమేవరుంధే అస్థిత్రయోదశోమాహు ఎత్రయోదశ పరిషద్భవే తేనైవ త్రయోదశం మా సమరుంధే అంతరిక్షస్యాంతర్భిరేత్యావృత్తే త్రివంతమృష్టాభిరణ్యమధిదాయి అముష్యానుగ్రాహాయ అథో ఆద్యామేవేన ఉభయద పరిగృహ్ణాలే అర్హంద్రిభరిషాయుగాన్వేత్యాహ సౌ దేవేన మేతద గాయత్రమధిక్రేక్షుభవతి జాగతమసేత్రాన్యాదత్తే ఛందోభిరేవైనాన్యాదత్తే మధుమధ్విధూనోది ప్రాణో వై మధు ప్రాణమేవాలేపర్యందే ప్రవృద్ధి ప్రాణ పృష్పర్యందే ప్రియావృద్ధేజ్ఞపర్యందే తత్సంవర్ధ్యందే తద్వారుష్ ప్రతిష్టందే యో వే ధర్మస్ ప్రియాంతలవమాక్రామదే దుశ్చం మావేదే ఏదవాస్ ప్రియాంతలవమాక్రామదే ఎస్ పరేర్థం వర్యే ఏదాగుమవాస్ోగ్రదేవోరాజయాచక్రామే తస్మాత్రిపరేత్రం వరీయా ఆత్మనాగాపేషాయ ప్రాణావేషవిత్రాన్ని అభ్యుజంగోన్వందే ప్రాణానామభ్యుజంగా విభక్తేభ్యభోన్వందే దిక్షేవ్రతిష్టందే ఓర్ధ్వన్వందే స్వర్గస్ లోకస్ సమష్టే సర్వతోన్వందే తస్మాదేవం సర్వదపవనే అగ్నిష్టామధుభిపురస్తాద్రోజేదుగాయత్రేణ సంధసేత్యాహ అగ్నిరేవేణ మధుభిపురస్తాద్రోజేదుగాయత్రేణ ఛందసా సమాజితోరోజయేత్యాహ ఆజితమేవేతామాశాస్తే ఇంద్రస్తారుత్రేర్దక్షిణతోరోజేదుత్రేష్ణ ఛందసేత్యాహ ఇంద్రగేవేణకం రుద్రేర్దక్షిణతోరోజయతి త్రైష్ణ ఛందసా సమాజితోరోజయేత్యాహ ఆశ్రమేణమేతామాశాస్తే వరుణస్తాదిత్యే పశ్చాద్రోజేతు జాగతేన ఛందసేత్యాహ వరుణయేనమాదిత్యే పశ్చాద్రోజేతు జాగతేన ఛందసా సమాజితోరోజయేత్యాహ ఆశ్రమేణమేతామాశాస్తే ధ్యానస్తామాదోమర్భ్యరుత్తరతోరోజయత్వారుష్ఠువేణ ఛందసేత్యాహ ధ్యానయేనం మాదోమర్భ్యరుత్తరతోరోజయత్వారుష్ఠువేణ ఛందసా ఆశ్రమేవేతామాశాస్తే బృహస్పతిస్తా విశ్వే దేవేరు వరిష్టాద్రోజేషు వాంద్యేణ సంతసేత్యాహ బృహస్పతిరేవేణ విశ్వే దేవేరు వరిష్టాద్రోజేషు వాంద్యేణ సంతసా సమాజితోరోజయేత్యాహ ఆశ్రమేవేతామాశాస్తే రోజునస్తం దేవ ఘర్మ దేవేష్ రోజుదేయాహమ్మనుష్యేష్మనుష్యేషు సమ్రాధర్మస్తం దేవేష్మాగస్తేష్మాగస్తేష్మాగస్తేష్మాగస్తేష్మాగస్తేజుదేవేష్మనుష్యేష్మాగస్తేష్మాగస్తేష్మాగస్తే ఆజుమేవేతామాశాస్తేభ్యోజయ్యాలోజ్యోజమాన అసయదేన మేతే విదుద్ధిలోజయ్యాజుగోధ్వర్యుద్భవతి రోజుగో యజమాన